పరమాణువుల గురించి ఎలా తెలుసుకున్నాం. పుస్తకం 12వ భాగం. ఆర్గానిక్ కాంపౌండ్స్ నిర్మాణాల సూత్రాలు రాను కష్టతరంగా మారాయి. కార్బన్ పరమాణువులు లేని అణువులు చాలా వరకు చిన్నవిగా ఉంటాయి. అందుకే వాటి నిర్మాణాలను తెలుసుకోవటం సులువైంది. కానీ కార్బన రసాయన సంయోగాలు మాత్రం చాలా పరమాణువులున్న పెద్ద అణువులతో ఏర్పడినవి. పెద్ద ఆర్గానిక్ అణువులలో ఎన్ని రకాల పరమాణువులు, ఎన్ని పరమాణువులు ఉంటాయి అనే విషయంలో రసాయన శాస్త్రజ్ఞులకు ఎన్నో ప్రశ్నలు తలెత్తసాగాయి. కొన్ని అంకెలతో కూడిన నిర్మాణాలను వెల్లడించినప్పటికీ ఒకే రకమైన అంకెల కలయిక వేరువేరు ఐసోమెర్స్ని సూచించవచ్చు అనే విషయాన్ని కనుగొన్నారు. ఉదాహరణకి Q2H6O ఐసోమర్లని సూచించవచ్చు. దీనిలో ఒక అణువులో ఎన్ని పరమాణువులు ఉన్నాయో చెప్పడానికి ఇది ఖచ్చితంగా సరిపోదు. ఆ పరమాణువులు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో అమరి ఉండాలి. అంటే ఒకే రకమైన మరియు ఒకే సంఖ్యలోని పరమాణువులు రెండు వేర్వేరు అణువులలో ఉన్నప్పటికీ వాటి అమరిక వేరువేరుగా ఉండవచ్చు. ఈ అమరికే వేరువేరు అణువుల మధ్య తేడాను వివరిస్తుంది. కానీ పరమాణువులు మరియు అణువులు కూడా చూడటానికి చాలా చిన్నవి. ఇలాంటి పరిస్థితులలో అణువులలోని పరమాణువులు ఏ రకంగా అమరి ఉన్నాయో తెలుసుకోవటానికి రసాయన శాస్త్రజ్ఞులు ఏ విధంగా పరిశోధించాలి? దీనికోసం మొదట ఎడ్వర్డ్ ఫ్రాంక్లిన్ అనే ఇంగ్లీష్ రసాయన శాస్త్రజ్ఞుడు తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఇతడు ఆర్గానిక్ అణువులను కొన్ని లోహాలతో కలిపాడు. ఒక ప్రత్యేకమైన లోహం యొక్క పరమాణువు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అణువుల సంఖ్యతో కలిసేది అన్న విషయాన్ని ఇతడు గమనించాడు. 1852లో ఇతడు ఏమని సూచించాడంటే, ప్రతి రకమైన పరమాణువుకి ఒక ప్రత్యేకమైన సంఖ్యలో ఉన్న ఇతర పరమాణువుల కంటే ఎక్కువ పరమాణువులతో కలిసే శక్తి ఉండదు. ప్రతి పరమాణువు ఒక ప్రత్యేకమైన వ్యాలెన్సీని కలిగి ఉంటుంది. వ్యాలెన్సీ అంటే లాటిన్ భాషలో శక్తి అని అర్థం. ఉదాహరణకి హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ 1, అంటే ఒక హైడ్రోజన్ పరమాణువు ఒకే ఒక్క మరేదైనా పరమాణువుతో కలవగలదు. ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ 2, అంటే ఇది 2 ఇతర పరమాణువులతో కలవగలదు. నైట్రోజన్ వ్యాలెన్సీ 3, కార్బన్ వ్యాలెన్సీ 4. ఇలాగే ప్రతి పరమాణువు ఒక వ్యాలెన్సీని కలిగి ఉంటుంది. 1858లో స్కాట్ కూపర్ అనే స్కాటిష్ రసాయన శాస్త్రజ్ఞుడు ఒక అణువులోని పరమాణువులన్నీ కొన్ని బంధాలతో కలబడి ఉన్నట్లు ఊహించుకున్నాడు. ఉదాహరణకి హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, అంటే హైడ్రోజన్ పరమాణువు ఒక బంధాన్ని కలిగి ఉంటుంది. దీనిని H- అని రాయవచ్చు. పరమాణువులని బంధాలతో కలపడం ద్వారా మనం అణువులను ఏర్పరచవచ్చు. ఒక హైడ్రోజన్ అణువు 2 హైడ్రోజన్ పరమాణువులతో ఏర్పడుతుంది. ఇందులో ప్రతి పరమాణువు దాని యొక్క ఒక బంధం ద్వారా వేరే పరమాణువుని పట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో 2 పరమాణువులు కలవడానికి 1 కంటే ఎక్కువ బంధాలు కూడా ఉపయోగపడవచ్చు. కొన్నిసార్లు బంధాలలో కొన్ని ఉపయోగపడవు కూడా. ఉదాహరణకి కార్బన్ మోనాక్సైడ్ని తీసుకుందాం. దీనిని పరిశీలించినట్లయితే ఆక్సిజన్ పరమాణువుకి 2 బంధాలు ఉంటాయి. ఆ 2 ఉపయోగపడ్డాయి. కానీ కార్బన్ పరమాణువుకి 4 బంధాలు ఉంటాయి. ఇందులో 2 ఇక్కడ ఉపయోగపడలేదు. కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్తో కలిసినప్పుడు కార్బన్లో ఉన్న ఉపయోగించిన 2 బంధాలు ఒక ఆక్సిజన్ పరమాణువుతో కలిసి చాలా సులువుగా మండి కార్బన్ డయాక్సైడ్గా మారుతుంది.